가నా తలపుల తలుపును తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరి తడి పొడి వయసుని ఉబికించేస్తా నా తలపుల తలుపును తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరి తడిపుడి వయసుని ఉబికించేస్తా దేవలపుల వలపుల కవితను కవితను చదువు చదువు గురువ యద కథలను కథలను తెలిపెద తెలిపెద వినర వినర మరల మెరుపుల్నే ఉలికిస్తా చూడు తడుపుల్నే చిలికిస్తాడు తడిమి పొడి తడిమి చూపే విసిరి ఆడించేస్తా కథ కళి తలుపును తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరి తడి పొడి వయసుని ఉబికించేస్తా వయసుని తడుపుతూ ఉలికి పడిన చిలక చిరు పెదవుల పెదవుల మధువులు మధువులు ఒలికే ఒలికే విడక మారుదేశం పొంగిపోదా పాడుకో